بسم الله الرحمن الرحيم اقرأ باسم ربك الذي خلق خلق الإنسان من علق اقرأ وربك الأكرم الذي علم بالقلم علم الإنسان ما لم يعلم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ ప్రవక్త, పఠించు సర్వాన్ని సృష్టించిన నీ ప్రభు పేరుతో. ఆయన పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో మానవుణ్ణి సృష్టించాడు. పఠించు, నీ ప్రభువు పరమదయాళువు. ఆయన కలం ద్వారా జ్ఞానం నేర్పాడు. మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు. కల్లా ఇన్నల్ ఇన్సాన లయతగా అర్రాహు ఇస్తగ్నా ఇన్న ఇలా రబ్బిక రుజా అరైతల్లజీ యన్హా అబదన్ ఇజా సల్లా అరైత ఇన్ కాన అలల్ హుదా అవ్ అమర బిత్తఖ్వా أرأيت إن كذب وتولى ألم يعلم بأن الله يرى كلا لئن لم ينته لنسفعا بالناصية ناصية كاذبة خاطئة فليدع نادية سندع الزبانية كلا لا تطعه واسجد واقترب. ఎంతమాత్రం కాదు, మానవుడు తనను తాను ఎవరి అక్కరా లేనివాడనని సర్వస్వతంత్రుడనని మితిమీరి ప్రవర్తిస్తున్నాడు. అయితే చివరికి అందరూ నీ ప్రభువు వైపునకే తప్పనిసరిగా మరలిపోవలసి ఉంటుంది. ఒక దాసుడు నమాజు చేస్తుంటే అతనిని నిరోధించే వ్యక్తిని నీవు చూశావా? ఒకవేళ ఆ దాసుడు రుజుమార్గములో ఉంటే లేదా భయభక్తులను బోధిస్తూ ఉంటే అప్పుడు నీ అభిప్రాయం ఏమిటి? ఒకవేళ నిరోధిస్తున్న ఈ వ్యక్తి సత్యాన్ని తిరస్కరిస్తుంటే, దాని నుండి విముఖుడవుతుంటే అప్పుడు నీ అభిప్రాయం ఏమిటి? అల్లాహ్ చూస్తున్నాడనే విషయం అతనికి తెలియదా? అలా ఎంతమాత్రం జరగదు. అతడు గనక మానకపోతే మేము అతనిని అతని నుదుటి వెంట్రుకలు పట్టుకుని ఈడుస్తాం. అబద్ధానికి ఘోర పాపానికి పాల్పడిన నుదురు అది. అతడు తన మద్దతుదారుల మూకను పిలుచుకోమను. మేము కూడా మా శిక్షించే దూతలను పిలుచుకుంటాము. ఎంతమాత్రం కాదు, అతని మాటలు వినకు, సజదా చెయ్యి, నీ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందు.